విద్యుత్ పుస్తకం 9వ భాగం. దీనిలో తర్వాత అంశం ధనాత్మకం అనగా పాజిటివ్ మరియు ఋణాత్మకం అనగా నెగిటివ్. విద్యుత్ మరియు విద్యుత్ శక్తి మీద ప్రయోగాల గురించి వార్తలు అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటి పెన్సిల్వానియాను చేరాయి. పెన్సిల్వానియా అమెరికాలోని బ్రిటిష్ కాలనీలలో ఒకటి. బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే అమెరికా అతడు పెన్సిల్వానియాలో నివసించేవాడు. 1747లో ఫ్రాంక్లిన్ ఇంగ్లాండ్ నుండి ఒక లెడింజాడీని పొందాడు. విద్యుత్ ద్రవము ఎక్కడి నుంచి వస్తుందని ఫ్రాంక్లిన్ ఆశ్చర్యపడ్డాడు. ఎవరైనా కానీ గాజుగడ్డీని రుద్దితే అది విద్యుత్తుతో నిండుతుంది. ఈ విద్యుత్ ద్రవము ఎక్కడి నుంచి వచ్చింది? ఒకవేళ రుద్దిన చేతి నుంచి ఏమైనా వచ్చిందా? అయితే మరి ఆ చేతిలోకి ఎక్కడి నుంచి వచ్చింది? బహుశా భూమి నుంచి వచ్చిందేమో. ఫ్రాంక్లిన్ దీనిని పరీక్షించాలని నిర్ణయించాడు. ఒక పెద్ద మైనపు దిమ్మ పైన ఒక మనిషిని నిలబెట్టాడు. మైనము వాహకం కాదు. మనిషి మైనమును మరియు తన చుట్టూ ఉన్న గాలిని తప్ప దేనిని తాకినంత వరకు విద్యుత్ అతనిలోనికి ప్రవేశించలేదు. మైనపు ముద్ద పైన నిలబడి ఉన్న మనిషి ఒక గాజుగడ్డిని సాధారణ పద్ధతిలో రుద్దినప్పుడు గాజుగడ్డి విద్యుదీకరణం చెందుతుంది. ఇది తేలికైన వస్తువులను ఆకర్షించింది. అయితే ఈ విద్యుత్ ఎక్కడి నుంచి వచ్చింది? విద్యుత్ ఖచ్చితంగా మనిషి నుంచే రావాలి. మనిషి ఎల్లప్పుడూ తనలో విద్యుత్ను కలిగి ఉండాలి. కానీ ఏవో కారణాల వల్ల అది బయటకు వెలువడటం లేదు. అతడు గాజుగడ్డిని రుద్దినప్పుడు కొంత విద్యుత్ కడ్డీలోనికి ప్రవేశించింది. కానీ తరువాత కడ్డీని రుద్దిన మనిషి సంగతి ఏమిటి? కడ్డీలోనికి ప్రవేశించిన విద్యుత్ ద్రవమును అతడు నష్టపోయాడు. అయితే దీని పర్యవసానం ఏమిటి? ఈ విషయాలను ఇంకా పరీక్షించడానికి ఫ్రాంక్లిన్ మరో మైనపు ముద్దను తీసుకుని దానిపైన మరో మనిషిని ఉంచాడు. మొదటి వ్యక్తి రెండవ వ్యక్తిని విద్యుదీకరణం చెందిన గాజుగడ్డీతో తాకాడు. విద్యుత్ ద్రవము రెండవ వ్యక్తిలోనికి ప్రవేశించింది. రెండవ వ్యక్తి కూడా విద్యుదీకరణం చెందాడు. తేలికైన వస్తువులను రెండవ వ్యక్తి ఆకర్షించటం జరిగింది. ఒక వాహకానికి దగ్గర అతడి చేతివ్రేల్ని ఉంచినప్పుడు అక్కడ ఒక విద్యుత్ రవ్వ పుట్టింది. అంతేకాకుండా అతను విద్యుత్ రవ్వ పుట్టిన తరువాత ఎంత సమయమైనా విద్యుదీకరణం చెందినట్లు ప్రవర్తించలేదు. కారణం, అతనిలోని విద్యుత్ అంతా విడుదల అయిపోయింది. కానీ విద్యుత్ ద్రవమును నష్టపోయి రెండవ వ్యక్తికి చేర్చిన మొదటి వ్యక్తి సంగతి ఏమిటి? అతడు కూడా ద్రవమును పోగొట్టుకోవడం ద్వారా విద్యుదీకరణం చెందాడు. అతను కూడా తేలికైన వస్తువులను ఆకర్షించాడు. విద్యుత్ ద్రవ వచ్చినప్పుడు ఇతని నుంచి కూడా విద్యుత్ ద్రవము విడుదల కావాలి. ఇంకా ఏమిటంటే, ఇద్దరు వ్యక్తులు వేరువేరు విద్యుదావేశాలను కలిగి ఉన్నారు. గాజుగడ్డి ద్వారా విద్యుదీకరణం చెందిన రెండవ వ్యక్తి డూఫే గుర్తించినట్లు గాజు విద్యుత్ ద్రవాన్ని కలిగి ఉన్నాడు. మొదటి వ్యక్తి గుగ్గిలం విద్యుత్ ద్రవాన్ని కలిగి ఉన్నాడు. చిన్న చిన్న బెండు ముక్కలను తయారు చేసి తద్వారా ఈ విషయాన్ని సరిచూడవచ్చు. కొన్ని గాజుగడ్డి ద్వారా, మరికొన్ని గుగ్గిలం కడ్డీ ద్వారా విద్యుదీకరణం గావించి తరువాత ఏ బెండు ముక్కలు ఏ వ్యక్తిని ఆకర్షిస్తున్నాయి మరియు ఏ బెండు ముక్కలు ఏ వ్యక్తిని వికర్షిస్తున్నాయి అన్న విషయాన్ని మనం చూడవచ్చు. ఇదంతా చూడగా ఫ్రాంక్లిన్కు ఏమని అనిపించిందంటే, ప్రతి వస్తువు ముందే తనలో కొంత విద్యుత్ ద్రవాన్ని కలిగి ఉంటుంది, కానీ విద్యుదీకరణం చెందని వాటిగా ప్రవర్తిస్తాయి. ఈ వస్తువులు ఎటువంటి ఆకర్షణ గుణాన్ని చూపించవు, అంటే దేనిని ఆకర్షించవు. రుద్దడం అనే ప్రక్రియకు ద్వారా కొంత విద్యుత్ ద్రవము వస్తువులలోనికి ప్రవేశించటం కానీ లేదా వస్తువు నుంచి బయటకు వెలువడటం కానీ జరుగుతుంది.